తవ్వితే జమ్నేనవుతా, కరువై నువ్వు మేచుంటే నెల రాజై నేనొస్తా వరించుతా తరించుతా. ఇటు రావే రాయంచా, ఇహ నాదైన సంతోషం అది నీకే రాసించా, ప్రియాయచా లయాయచా.